18.21 పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. అనగా సర్వభూతములయందును వివిధ ప్రకారములుగా విభిన్న భావములతో ఆత్మకంటే వేవుగా విలక్షణముగా అనేక రూపములుగా అనగా వేవు వేరు దేహములయందు. 148 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. వేవేగు ఆత్మలు ఉన్నట్టుగా తెలుసుకునునో అట్టి జ్ఞానమును నీవు రాజస జ్ఞానముగా అనగా రజోగుణము వలన కలిగిన జ్ఞానముగా గుర్తించుము. జ్ఞానమునకు కర్తృత్వముండుట అసంభవము, అందుచేత ఏ జ్ఞానము చూచుచున్నదో అను వాక్యమునకు అర్థము మనుష్యుడు ఏ జ్ఞానమును ఆధారముగ చేసుకుని చూచున్నాడో ఎని గ్రహించవలయును. 18.22 యత్తు కృత్స్నవదేకస్మినార్యే సక్తమహైతుకం అతత్వార్థవదిపం చ తత్తామసముదాహృతం. ఏదో ఒక కార్యమునందుగాని శరీరమునందుగాని లేక శరీరమునకు వెలుపల ప్రతిమాదులయందుగాని సర్వవస్తు విషిక సంపూర్ణ జ్ఞానము వలె ఆసక్తిని కలిగించు జ్ఞానము అనగా ఈ ఆత్మ లేక ఈశ్వరుడు ఇదియేగాని ఇంతకంటే వేరుగలేడని దిగంబర జైనులు ఆత్మేనగా దేహమునందుండునదియే మరియు శరీరము వంటిదేననియు మరియు రాయి లేక కొయ్యతో చేయబడిన ప్రతిమయే ఈశ్వరుడుగాని ఇంతకంటే వేరుగలేడని తలంచుచుందురు. అట్లే వారివలనే బాహ్య వస్తువుల వంటిదే ఆత్మ పదార్థమని తలంచువారి జ్ఞానము రాజస జ్ఞానముగా తెలియనగును. అంతేగాక ఏ జ్ఞానము హేతురహితముగా యుక్తిరహితముగా మరియు తత్వార్థరహితముగా ఉన్నదో యథార్థమైన భావమే తత్వార్థము. అటువంటి తత్వార్థము ఏ జ్ఞానమునకు జ్ఞేయముగా ఉండునో అటువంటి జ్ఞానము తత్వార్థ జ్ఞానమనబడును. మరియు అట్లుగాక అనగా తత్వార్థరహితముగా యుండు జ్ఞానమును తత్వార్థములేనటువంటి జ్ఞానముగా గుర్తించవలేయును. హేతురహితమైనందున అట్టి జ్ఞానము అల్పజ్ఞానమనబడును లేక సరియగు ఫలమును కలుగజేనది కాకపోవుట వలన గూడా అట్టిది అల్పజ్ఞానమనబడును. అట్టి అల్పజ్ఞానము తామసగుణము ప్రధానముగా ఉండుటచేత కలిగిన జ్ఞానముగా తలంచబడును. అట్లేలైనా వివేకము లేనటువంటి మరియు తామస గుణము ప్రధానముగా కలిగియున్న ప్రాణులేందు మాత్రమే ఇట్టి జ్ఞానము చూడబడుచుండును. ఇప్పుడు కర్మలుగూడ గుణములనుసరించి మూడు విధములుగా యుండునని చెప్పబడుచున్నది. 18.23 నియతం సంగరహితమరగద్వేషత కృతం అఫల ప్రెప్సున కర్మ యత్తత్సాత్వికముచ్చతే. అనగా ఏ కర్మ నేతము అనగా నిత్యమైనదో మరియు సంగము అనగా ఫలాసక్తి లేనిదయున్నదో మరియు ఫలమును కోరనటువంటి మనుష్యుని చేత రాగద్వేషాదులు లేకుండా చేయబడునో అట్టి కర్మ సాత్విక గుణప్రేరిత కర్మయని లేక సాత్విక కర్మయని చెప్పబడును. అట్లే ఏ కర్మ రాగము మరియు ద్వేషభావ ప్రేరితమై చేయబడునో ఆ కర్మ రాగద్వేషాదులతో కూడియున్న రజోగుణ ప్రేరిత కర్మయని చెప్పబడును. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 149 కర్మ ఫలమును పొందగోరు కర్త అతడు కర్మఫల ప్రేపు అనగా కర్మఫల తృష్ణ కలవాడుగా తలంచబడును. అట్లుగాక తద్విరుద్ధముగా అనగా ఫలాసక్తి లేకుండా కర్మలు చేయు పురుషుడు కర్మఫలము కోరనివాడని తలంచబడును. 18.24 యత్తు కామెట్సున కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజనముదాహృతం. అనగా భోగరూపమైన ఫలమును ఆశించిన పురుషుని ద్వారా లేక అహంకారము కలిగియున్న పురుషుని ద్వారా ఏ కర్మలు చేయబడును. ఈ శ్లోకమునందు అసహంకారేణ వను పదము తత్వజ్ఞానమును ఆపేక్షించివాడబడినది కాదు. మరేమనగా వేదశాస్త్రాది గ్రంథములను చదివి కొంత జ్ఞానము సంపాదించి నిరహంకారులుగా ఉన్నవారిని ఆపేక్షించి ఆ పదము వాడబడినది. అట్లేలైనా నిజమైన నిరహంకారి ఆత్మతత్వమును గుర్తించినవాడు. అట్టివాని యందు ఫలములను అనుభవించవలేనను కోరిక మరియు అధికముగా శ్రమసాధ్యమైన కర్తృత్వం యొక్క ఆసక్తి ఉండియుండదు. సాత్విక కర్మలు చేయకర్త ఆత్మతత్వమును చక్కగా ఎదుంగనటువంటి అహంకారముతో కూడియున్న పురుషుడే అయి ఉండును. ఇంక రాజస తామస గుణసంపన్నులైన కర్తలను గురించి వేవ చెప్పనవసరము లేదుగదా. ఈ ప్రపంచంలో ఆత్మతత్వమును ఎదుంగని పురుషుడు కూడా వేదములను చదివాడైనచో అహంకారము లేనివాడని చెప్పబడును. అదెట్లన? ఫలానా బ్రాహ్మణుడు అహంకారములేనివాడు అని చెప్పబడుచున్నది ఆ కారణముగానే, అనగా అటువంటి పురుషులను దృష్టి అందించుకొనియే ఈ శ్లోకమునందు సహంకారణవా అను వాక్యము చెప్పబడినది. పునః అను శబ్దము మాత్రము కేవలము వాక్యమునందు పాదపూర్తి కొరకు వాడబడినది. అత్యధిక శ్రమతో కూడియున్న అనగా శ్రమసాధ్యమైన కర్మ రాజస గుణయుక్తమైన కర్మగా చెప్పబడినది. 18.25 అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనగా అనుబంధము అనగా కర్మాంతకాలమందు కలుగు పరిణామమును అనుబంధమందురు. అటువంటి పరిణామమును అనగా అట్టి కర్మ వలన కలుగు నష్టమును అనగా అట్టి కర్మ చేయుట ఎందు కలుగు శ్రమ మరియు ధనహానిని లెక్కచేయక, హింసను అనగా ఇతర ప్రాణులకు కలుగు బాధను మరియు పౌరుషము అనగా నేను ఫలానా కర్మను సునాయాసముగా పూర్తి చేయగలను అను తన సామర్థ్యమును, ఈ విధముగా అనుబంధము మొదలు పౌరుషము వరకు గల సమస్త భావములను లెక్కచేయక ఏ ధర్మము మోహముతో శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 150 అనగా అజ్ఞానముతో ఆరంభించబడునో అట్టి కర్మలన్నీ తమో గుణప్రేరితములే చేయబడు కర్మలుగా చెప్పబడును. 18.26 ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికారకర్త సాత్విక ఉచ్యతే. సిద్ధ్య అనగా ముక్తసంగుడైన కర్త అనగా ఈ మాయా ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేనివాడైన కర్త, ఆసక్తిని అనగా విషయములేయందలి ప్రేమను త్యజించినట్టి కర్త, అహంకారమును త్యజించినటువంటి కర్త, నేను కర్తను అనుభావమే లేనటువంటి కర్త కాని ధృతి మరియు ఉత్సాహవంతుడై ఉన్న కర్త. ధృతి అనగా ధారణాశక్తి మరియు ఉత్సాహమనగా ప్రయత్నించు స్వభావము. ఈ రెండు కలిగియున్న కర్త మరియు తాను చేసిన కర్మలకు ఫలము లభించినను లభించుకయున్నను ఎటువంటి మనోవికారమును పొందనటువంటి కర్త సాత్విక గుణ సమన్వితుడైయున్న కర్త ఎనబడును. కేవలము శాస్త్రాది ప్రమాణాలను సారముగానే కర్మలయందు చరించు కర్త, ఫలేచ్ఛ లేక ఆసక్తి మొదలగు భావములు లేనటువంటి కర్త నిర్వికారుడైన సాత్విక కర్త ఎనబడును. 18.27 రాగి కర్మఫల ప్రేప్సుర్లుబో హింసాత్మకో 2 సూచ్యః హర్షసుకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. అనగా మనస్సునందు ప్రాపంచిక విషయములయందు రాగభావము కలిగియున్న పురుషుడు, అంతేగాక కర్మఫలమునందు ఆసక్తి గల పురుషుడు, లోభి అయినవాడు అనగా ఇతరుల సంపద ఎందు కోరిక కలిగియున్నవాడు, మరియు తీర్థస్థానములయందును అనుకూలమైన దేశకాలములందును తన వద్ద ఉన్నటువంటి సంపదను ఖర్చు చేయనట్టి పురుషుడు, మరియు ఇతరులకు హాని కలిగించు స్వభావము గలవాడు, అశుచి అనగా వెలుపల లోపల రెండు విధములుగాను పరిశుభ్రముగా లేనటువంటి పురుషుడు, మరియు ప్రాప్య అప్రాప్యములందు కలుగు హర్ష శోకములేయందు మునిగియుండు పురుషుడు, అనగా ఇష్టమైన పదార్థము లభించినప్పుడు సంతోషమును, ఇష్టము కాని పదార్థము వచ్చి పడినప్పుడు శోకమును పొండునటువంటి పురుషుడు అయిన వానికి కర్మలు సిద్ధించినప్పుడు సంతోషము సిద్ధించినప్పుడు శోకము కలుగుచుండును. అందువలన ఆ విధముగా హర్ష శోకాదులతో కూడియున్న పురుషుడు రాజస గుణయుతుడు అనగా రాజస గుణము కలిగియుండి అహంకారముతో కర్మలు చేయుచుండును. 18.28 అయుక్తః ప్రాకృతః స్తబ్ధః సరో 2 నైషత్కృతికో 2 లసః విషాది దీర్ఘసూత్రీ చకర్తా తామస ఉచ్యతే. 2 అనగా అయుక్తుడైనవాడు అనగా ఎవని చిత్తము ఆతని వశమునందులేదో బాలకుని వలె ప్రాకృతుడు అనగా ఎటువంటి సంస్కారబుద్ధి లేనటువంటి పురుషుడు స్తబ్ధుడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 151 అనగా కర్ర లేక కాష్టము వలె ఎవ్వని ఎదుట లొంగని లేక వంగి నమస్కరించనివాడు. సత్ అనగా తన శక్తి సామర్థ్యములను గుప్తముగా దాచుకును కపట బుద్ధిగల పురుషుడు. నైష్కృతిక్ అనగా ఇతరుల మంచి కార్యములను చెడగొట్టు స్వభావము గల పురుషుడు. సోమరి అనగా తాను చేయవలసి చేతగిన కర్మలయందుగూడ ప్రవృత్తి లేనటువంటి స్వభావము గలవాడు. విషాది అనగా ఎల్లప్పుడూ ఏడుపు ముఖములేక స్వభావము కలిగియుండు పురుషుడు. మరియు దీర్ఘసూత్రి అనగా తాను చేయవలసియున్న కర్తవ్య కర్మలయందుగూడ ఆలస్యము చేయువాడు, అనగా ఈరోజు చేయవలసిన పనిని రేపటికి రేపు చేయవలసిన పనిని ఇంక ముందు రోజుకు వాయిదాలు వే పురుషుడు అయినటువంటి కర్త తామస గుణ సంపన్నమైన కర్త ఎనబడును. 18.29 బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రీ విధం శృణు ప్రోచ్చమా నమశేషేణ పృథక్త్వేన ధనంజయ అనగా ఓ ధనంజయ, బుద్ధికి మరియు ధృతి అనగా ధారణాశక్తికి గూడా సత్వాది గుణములననుసరించి 3 విధములగు భేదములుండును. అవన్నీ విడివిడిగా అనగా విభాగపూర్వకముగా మరియు సర్వాంగపూర్ణముగా చెప్పబడుచున్నవి సావధాన చిత్తుడవే వినుము. అశ్వమేధయాగమనచ్చినప్పుడు అర్జునుడు అనేక మంది రాజుల నుండి మరియు దేవతల నుండి గూడా చాలా ధనమును పొందియున్నాడు. అందుచే అతనికి ధనంజయుడు అనుపేరు వచ్చినది. 18.30 ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధే హసా పార్థ సాత్వికి. ఏ అనగా ప్రవృత్తిని అనగా బంధమునకు హేతురూపమైన కర్మ మార్గమును మరియు నివృత్తిని అనగా మోక్షమునకు హేతురూపమైన సన్యాస మార్గమును ఏ బుద్ధి ఎడుంగునో బంధము మరియు మోక్షముతో పాటు ప్రవృత్తి మరియు నివృత్తికి సమాన వాక్యత్వమున్నది. అందువలన ప్రవృత్తి అనగా కర్మ మార్గమనియు మరియు నివృత్తి అనగా సన్యాస మార్గమనియు నిశ్చయముగుచున్నది. మరియు కర్తవ్యమును మరియు అకర్తవ్యమును అనగా విధిని మరియు ప్రతిషేధమును అనగా చేయదగనది మరియు చేయరాని దానిని గూడా ఏ బుద్ధి ఏగుంగునో ఇలా దేనికి సంబంధించిన దానిని గురించి చెప్పబడుచున్నది. దేశకాలములకు లోబడి ఎవని యొక్క దృష్టమైన మరియు అదృష్టమైన ఫలములుండునో ఆ కర్మల యొక్క సంబంధమును గురించి చెప్పబడుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 152 మరియు భయమును అభయమును అనగా భయములేని స్థితిని గురించి ఏ బుద్ధి బాగుగా ఎదుంగునో దేని వలన మనుష్యుడు భయమును పొందునో దానిని భయమందురు మరియు అందులకు విపరీతముగా అనగా విరుద్ధముగా ఉండు స్థితిని అభయము అని అందురు. ఆ రెంటిని అనగా భయమును అభయమును అనగా దృష్టాదృష్ట విషేకమైయున్న భయాభయములను అనగా అవి రెండు కలుగుటకు గల కారణములను ఏ బుద్ధి ఎగుంగునో మరియు సహేతుకముగా బంధమును మరియు మోక్షమును గూడా ఎరుంగునో ఓ పార్థ, అటువంటి బుద్ధి సాత్విక బుద్ధి అనబడును. ఇంతకు పూర్వము ఏ జ్ఞానము చెప్పబడినదో అది బుద్ధియందు కలుగు ఒకనొక వృత్తి విశేషము మాత్రమే. బుద్ధి వృత్తులు కలది అనగా బుద్ధియందు అనేక పరస్పర విరుద్ధ వృత్తులు కలుగుచుండును. ధృతిగూడ బుద్ధియందు కలుగు ఒక వృత్తి విశేషమే.